వైశ్వదేవేన వై ప్రజాపతి ప్రజా అసృజత తా సృష్టా న ప్రాజాయంత సోర్ఘ్యరకామయత అహమ్యా ప్రజనయేయమితి స ప్రజాపతయే శుచమదధాత్ శోశోచ ప్రజామిచ్ఛమానః తస్మాద్యంచ ప్రజాభునక్తిరంజనా తా భోశోచద ప్రజామిచ్ఛమానౌ తా స్వగ్నిమప్య సృజత్ అగ్నిరధ్యయేత్ సోమోరేతో దధాత్ సవితా ప్రాజనయత్ సరస్వతి వాచమదధాత్ పూషా పోషయత్ ఏవా ఏతే సంవత్సరస్య ప్రయుజ్యంతే ఏ దేవా పుష్టిపతయః సంవత్సరో వై ప్రజాపతిః సంవత్సరేణైవాస్మై ప్రజా ప్రాజనయత్ ఆ ప్రజా జాత మరుతోగ్నన్ అస్మానపిన ప్రాయుక్షతేతి సవేతం ప్రజాపతిర్మారుతకం సప్తకపాలమపశ్యత్ తన్నిరవపత్ తదో వై ప్రజాభ్యో కల్పత యన్మారుతో నిరుప్యతే యజ్ఞస్య కృత్యై ప్రజానామఘాతాయ సప్తకపాలో భవతి సప్తగణా వై మరుతః గణశరేవాస్మై విషం కల్పయతి స ప్రజాపతిరశోచత్ యా పూర్వా ప్రజా అసక్షి మరుతస్తా అవచిషు కథమపరాశ్రుతేయేతి తస్య శుష్మాండం భూతం నిరవర్తత తద్విదహరత్ తదపోషయత్ తత్ప్రాజాయత ఆండస్య వా ఏతద్రూపం యదామిక్షాః యద్విద్ధరతి ప్రజా ఏవ తద్విజమానః పోషయతి వైశ్వదేవ్యామిక్షా భవతి వైశ్వదేవ్యో వై ప్రజాః ప్రజా ఏవాస్మై ప్రజనయతి వాజినమానయతి ప్రజా స్వేవ ప్రజాతా సువేతో దధాతి యా వా పృథివ్యేకపాలో భవతి ప్రజా ఏవ ప్రజాతా వా పృథివేభ్యాముభయతః పరిగృహ్ణాతి దేవాసా సంయత్తాసన్ సోర్నిరబ్రవీత్ మామగ్రే యజత మయా ముఖేనాసురాంజేష్ఠేతి మాన్ విలీనమిది సోమో బ్రవీత్ మయా రాజ్ఞా జేష్ఠేతి మాన్ తృతీయమిది సవిత మయా ప్రసూతా జేష్ఠేతి మాన్ చతుర్థీమిది సరస్వతి ఇంద్రియం మోహంధా స్యామేతి మాం పంచమమిది పూషా మయా ప్రతిష్టయా జేష్ఠేతి ముఖేనాసురాణజయన్ సోమేన రాజ్ఞా సవిత్రా ప్రసూతాః సరస్వతీంద్రియమదధాత్ ఊషా ప్రతిష్టాసీత్ తతో వై దేవా వ్యజయంతాన్ యదేతాని హవేగుంషి నిరుద్యంతే విజిత్యై నోత్తరవేదిముపవపతి పశవో వా ఉత్తరవేదిః అజాతాయి పశ్యేతరిః పశవః తరుద్బలిర్భవతి మాతా పితా పుత్రః తదేవ తన్మిథునం ఉల్బంగర్భోజరాయు తదేవ తన్మిథునం తేషా పరిః సన్నద్ధం భవతి తేజిమే లోకాః ఏష్మేవ లోకేషు ప్రతిష్ఠతి ఏకథా పునః సన్నద్ధం భవతి ఏకైవహ్యయం లోకః అస్మిన్నేవ తేన లోకే ప్రతిష్ఠతి పృథువో భవంతి ప్రథమజామేవ పుష్టిమవరుంధే ప్రథమజా వత్సో దక్షిణాసమృద్ధ్యై పుషదార్జ్యం గృహ్ణాతి పశుభావే పుషదార్జ్యం పశువమేవావరుంధే పంచగృహీతం భవతి పాంతాహి పశవః బహురూపం భవతి బహురూపాహి పశవః సమృద్ధ్యై అగ్నిం మంథంతి అగ్నిముఖా వై ప్రజాపతి ప్రజా అసృజత యదగ్నిం మంథంతి అగ్నిముఖా ఏవ తత్ప్రజా యజమానసృజతే నవ ప్రయాజా యుజ్యంతే నవానో యాజాః అష్టౌ హవేగుంషే ద్వావాధారౌ ద్వావాద్యభాగౌ త్రిపుంషత్ సంపద్యంతే త్రిపుంషదక్షరా విరాట్ అన్నం విరాట్ విరాజైవాన్నాద్యమవరుంధే యజమానో వా ఏకకపాలః తేజాజ్యం యదేకకపాలాజ్యమానయతి యజమానమేవ తేజసా సమర్థయతి యజమానో వా ఏకకపాలః పశవాజ్యం యదేకపాలార్జమానయతి యజమానమేవ పశుభిః సమర్థయతి యదల్పమానయేత్ అల్పాయనం పశవో భుంజంత ఉపతిష్ఠేరన్ యద్బహ్వానయేత్ బహవయనం పశవో భుంజంత ఉపతిష్ఠేరన్ బహ్వాయేయా విప్రష్ఠం కుర్యాత్ బహవదేవైనం పశవో భుంజంత ఉపతిష్ఠంతే యజమానో వా ఏకకపాలః యదేకకపాలస్యావద్యేత్ యజమానస్యావద్యేత్ ఉద్వామాద్యేత్ యజమానః ప్రవామీయేత సహృదేవోదవ్యః సకృతి బహిసువర్గో లోకః కృత్వా విజుహోతి యజమానమేవ సువర్గం లోకం గమయిత్వా తేజసా సమర్థయతి యజమానో వా ఏకకపాలః సువర్గో లోకాహవనీయః ఏకకపాలమాహవనీయే విహోతి యజమానమేవ సువర్గం లోకం గమయతి యద్ధస్తేన విహుయాన్ సువర్గాల్లోకాద్యజమానమో విధ్యే సుజాజుహోతి సువర్గస్య లోకస్య సమష్టి యత్రాన్ పద్యేత దేవలోకమభిజయేత్ యద్దక్షిణాపితృలోకం యత్ప్రత్యగ దక్షాగం చేజ్ఞగం హన్యః యదుదంగ మనుష్యలోకమభిజయేత్ ప్రతిష్ఠితో హోతవ్యః ఏకకపాలం వే ప్రతిష్టం ద్యావా పృథివే అనుప్రతిష్టతః ద్యావా పృథివే ఋతువః ఋతోన యజ్ఞః యజ్ఞం యజమానః యజమానం ప్రజాః తస్మాత్ ప్రతిష్ఠితో హోతవ్యః వాజినా విదతే అగ్నిర్వాజుః సూర్యః తే వై వాజినః తానేవ తద్యజతే అథో ఖల్వాహుః ఛందాగం ధృవే వాజినైరి తానేవ తద్యజతే యక్ష్మేవాయింద్రస్య హరిః సోమపాణౌ పరిధయ ఆధానం వాజినం భాగధేయం ప్రహత్యపరిధేయన్యభుజాద్ అంతరాధానాభ్యాం ఘాసం ప్రయచ్చేత్ ప్రహత్యపరిధేయన్యహోతి నిరాధానాభ్యామేవ ఘాసం ప్రయచ్చతి బలిషుర్విజన్ వాజినమానయతి ప్రజావే బలిః నేతో వాజినం ప్రజాస్వే వరేతో దధాతి సమభూయ భక్షయంతి ఏతత్ సోమపి సాహ్యేతే అసో ఆత్మన్నే వరేతో దశతే యజమాన ఉత్తమో భక్షయతి పశవోరే వాజినం యజమాన ఏవ పశూన్ ప్రతిష్టాపయంతి ప్రజాపతిస్స విదా భూత్వా ప్రజా అసజత కాలేన వత్యమన్యంత అస్మాదపామన్ తావరుణో భూత్వా ప్రజావరుణేనాగ్రాహయత్ తా ప్రజావరుణగృహీతాః ప్రజాపతిం పునర్వాధావన్నాశమిక్షమానాః సరేతాన్ ప్రజాపతిర్వరుణ ప్రకాశాన పశ్యత్ తాన్నిలవపదే తైర్వైష ప్రజావరుణపాశాదముంచతే యద్వరుణ ప్రకాశాన్ రుచ్యంతే ప్రజానామవరుణగ్రాహాయ ఆసాన్దక్షిణో బాహుణ్యగ్నాసీత్ సవ్యప్రసదః సకేతాన్ ద్వితీయాన్ దక్షిణతో వేదిముదహన్ తో వై స ప్రజానాన్ దక్షిణం బాహుం ప్రాసారయత్ ద్వితీయాన్ దక్షిణతో వేదిముద్ధంతి ప్రజానామేవ తద్యజమానో దక్షిణం బాహుం ప్రసారయతి తస్మాచాతుర్మాస్యమష్టిర్లోకౌభయాబాహుః యజ్ఞాభిజితజ్ఞస్య ప్రథమాత్రాద్యేది అసంభిన్నే భవతః తస్మాత్రం జగుంసౌ ఉత్తరస్యాం వేద్యాముత్తరవేదిముపవపతి పశవో వా ఉత్తరవేదిః పశూనేవావరుంధే అథో యజ్ఞపరుషోనంతరిత్యే ఏతద్బ్రాహ్మణాన్నేవ పంచ హవేగుంహి అథైంద్రాజ్ఞో భవతి ప్రాణాపానౌ వా ఏతౌ దేవానాం ఇంద్రాగ్నే యదేంద్రాజ్ఞో భవతి ప్రాణాపానావేవావరుంధే ఓజోబలం వా ఏతౌ దేవానాం ఇదింద్రాగ్నేంద్రాజ్ఞో భవతి ఓజోబలమేవావరుంధే మారుత్యామిక్షా భవతి వారుణ్యామిక్షా మేషీ చ మేషశ్చ భవతః ప్రజావరుణపాశాన్ముంచతి తోమసో భవతో మేధ్యత్వాయ శమీపర్ణాన్యపవతి భాసమేవాభ్యామపి యచ్చతి ప్రజాపతిమన్నాద్యన్నోపానమత్ స సదేహేన సదేభ్యేన హమిషాన్నాద్యమవారుంధ యత్పర శతాని శమే పర్ణాని భవంతి అన్నాద్యస్యావరుద్ధ్యై సౌమ్యాని వైకరీరాణి సౌమ్యాఖలుపా ఆహుతిర్దివోవృష్టిం చావయతి యత్కరీరాణి భవంతి సౌమ్యైవాహుత్యాదివోవృష్టిమవరుంధే కాళయేకకపాలోభవతి ప్రధానాం కంపాయ ప్రతిపూరుషంకరం పపాత్రాని భవంతి దాతాయేవ ప్రజావరుణపాశాన్ ముంచతి ఏకమతిరిక్తం నిశ్యమానాయేవ ప్రజావరుణపాశాన్ ముంచతి ఉత్తరస్యాం వేద్యామన్యాని హవేగుంసి సాధయతి దక్షిణాయాం మారుతి అపధురమేవైనా నిమత్తి అథో గోచసేవాసామహరతి తస్మాద్బ్రహ్మణశ్చ క్షత్రాశ్చ విశోన్యతోపక్రమిణీః మారుత్యా పూర్వయా ప్రచరతి అనంతమేవాపయజతే వారుణ్యోత్తరయా అనంతమేవ వరుణమయజతే యదేవాధ్యర్యః కరోతి తత్పది ప్రస్థాతా కరోతి తస్మాద్యచ్ఛేయాన్ కరోతి తత్పాపీరాన్ కరోతి పత్నీం వాచయతి మేధ్యామేవీనాం కరోతి అథో తపయేవీనాముపనయతి విద్యాకం సందన్న ప్రబ్రూయాత్ ప్రియాం జ్ఞాతిమృంధ్యాత్ అసౌ మే జారయతి నిర్దిశేత్ నిర్దిశ్యైవైనం వరుణపాశేన గ్రాహయతి ప్రధాస్యాన్ హవామహై పత్నే ముదానయతి అక్వతైవైనాహం యత్పత్నే పురోణవాక్యామనుబ్రూయాత్ నిర్వేర్యోగజమాన స్యాత్ యజమానోన్వాహ ఆత్మన్నేవ వీర్యం ధత్తే ఉభౌ యాజ్ఞాగం సవేర్యత్వాయ యద్రామేగరణ్యైత్యాహ యథోదితమేవ వర్ణమైరే యజమానదేవత్యో వాహవనీయః భ్రాతృయదేవత్యో దక్షిణః యదాహవనీయేతు భూయాత్ యజమానం వర్ణపాశేన గ్రాహయేత్ దక్షిణేజ్ఞోజుహోతి భ్రాతృవ్యమేవ వర్ణపాశేన గ్రాహయతి శూర్పేణ జుహోతి అన్యమేవ వర్ణమయజతే శీర్షన్న శిధాయ జుహోతి శీర్షత ఏవ వర్ణమయజతే ప్రత్యం తిష్టం జుహోతి ప్రత్యంగేవ వర్ణపాశాన్యముచ్యతే అక్రం కర్మ కర్మ కృత్యాహ దేవానుమన్యవదాయ అరుణాగృహానుపప్రేతే దివావేతనాహ వర్ణగృహీతం వారేతద్యజ్ఞస్య యజ్ఞజనాగృహీతస్యాతిరిచ్యతే తుషాశ్చ నిష్కాసేన తామపృథమవైతి వరుణగృహీతేనైవ వరుణమవైతే అపోమపృథమవైతి అప్సువై వరుణః సాక్షాదేవ వరుణమవైతే ప్రతిహితో వరుణస్య పాశ్వీత్యాహ వరుణపాశాదేవ నిర్ముచ్యతే అప్రతీక్షమాయంతి వరుణస్యాంతరిహిత్యే ఏధోశేషీమహేత్యాహ సమిధైవాగ్నిన్నమస్యంత ఉపాయంతి తేజోసి తేజోమిధేహీత్యాహ తేజదేవాక్రం ధత్తే దేవాసురాః సంయత్తాసన్ సోగ్నిరబ్రవీత్ మమేనమనీతవతే తమోహ తాం ప్రీణీతాం అథాసురాని భవిష్యచేతి ఏ దేవాగ్నేనీగవతే పురోఢాశమట్టాకపాలన్నిరవమన్ సోగ్నేగవాన్ స్వేన భాగేన ప్రీతః చతుర్ధానీకాన్యజనయత తతో దేవాభవన్ పరాసురాః యదగ్నేనీగవతే పురోఢాశమట్టాకపాలన్నిర్వపతి అగ్నిమేవానీకవంతర్జస్వేన భాగేన ప్రీణాతి సోర్జనేకవాన్ స్వేన భాగేన ప్రీతః చతుర్ధానీకాని జనయతే అసౌ వాదిత్యోర్జనేకవాన్ తస్యరశ్మయోనీకాని సాకం సూర్యేణాభ్యుదా నిర్గమతి సాక్షాదేవాస్మా అనేకాని జనయతి తేసులాః పరాజితాయంతః యా వా పృథివీ ఉపాశ్రయన్ తే దేవామరుభ్యః సాంతమనేభ్యశ్చరన్ నిరవపన్ తాన్ దావాపృథివేభ్యామేవాభయతః సమతపన్ యన్మరుభ్యః సాంతమనేభ్యశ్చరన్ నిర్వపతి దావాపృథివేభ్యామేవ తదుభయతో యజమానోభ్యాతృవ్యాన్ సంతపతి మధ్యందినే నిర్వపతి తర్హి సంతపతి తదుర్భవతి సర్వదేవేనాన్ సంతపతి ఏ దేవాశ్వవిదిన సంతః సర్వాసాం దుగ్ధేకృతమేధీనం చలన్ నిలవపన్ ఆశితారేవాద్యోపవసామ కస్య వా ఏదం కస్య వాశ్వ భవితేతి నశుతో భవన్ తస్యాహుతస్య నాశ్నన్ నహి దేవా అహుతస్యాశ్నంతి తే బ్రువన్ తస్మాయిమగుంభోశ్వామిది మరుద్భ్యోగృహమేధిభ్యరిత్యబ్రువన్ తమ్ మరుద్భ్యోగృహమేధిభ్యోదిషవః తతో దేవాభవన్ పరాసురాః యస్యైవం విదుతో మరుద్భ్యోగృహమేధిభ్యోగృహే జుక్మతి భవత్యాత్మనాః పరాః సర్భ్రాతుర్యోభవతి యద్దేయజ్ఞశ్చ పాగత్రా క్రియతే వశవ్యంతత్ పాగత్రా వా ఏతత్క్రియతే యన్నేధ్వా బరిహద్భవతి సామిధేనేరన్వాః అప్రయాజా యుజ్యంతే నానో యాజాః శ్రీరామ్ వేద సుమాన్ భవతి ఆజ్ఞభాగౌ యజతి యజ్ఞస్థేమ చక్షుషేణాంతరేతి మరుతో గృహమేధిలో యజతి భాగధేనైవేనాన్ సమర్థయతి అగ్నిజ్ఞస్వష్టకృతం యజతి ప్రతిష్ఠిత్యై ఇడాంగో భవతి పశవో వా ఇడా పశుష్పేవోపరిష్టా ప్రతిష్టతి యత్పత్నే గృహమేధీయస్యాశ్నీయాత్ గృహమేధ్యేవ స్యాత్ విత్తస్య నిజ్ఞనిధ్యేత యన్నాశ్నీయాత్ అగృహమేధీ స్యాత్ నాశ్చర్యజ్ఞావ్యధ్యేత ప్రతివేషం భజేదుః తస్యాశ్నీయాత్ గృహమేధ్యే భవతి నాశ్చర్యజ్ఞావ్యధ్యతే తే దేవా గృహమేధీయేనేష్ట్వా ఆశితాభవన్ ఆంజతాభ్యంజత అనువత్సాణవాదయన్ తేభ్యో సురాః కృతం ప్రాహిన్వన్ సా దేవేషు లోకమహిత్వా అసురాన్ పునరక్షత్ గృహమేధీయేనేష్ట్వా ఆశితాభవంతి ఆంజతేభ్యంజతే అనువత్సాణవాదయంతి భ్రాతృవ్యావేవ తద్యజమానః కృతం ప్రహిణోతి ఏ దేవాగృహమేధీయేనేష్ట్వా ఇంద్రాగిష్కాంద్రో నిహిత భాగముపావర్తితేతి తానింద్రో నిహిత భాగముపావర్తతృహమేధీయేనేష్ట్వా ఇంద్రాగిష్కాసం నిగద్యాత్ ఇంద్ర ఏవేనం నిహిత భాగముపావర్తతే గార్హపత్యేతి హోతి భాగధేయేనైవేనకం సమర్థయతి ఋషభమాహ్వయతి పుషర్కారేవాస్సుః అథో ఇంద్రియమేవ తద్దేవ్యం యజమానోభ్యాదర్యస్యముంచే ఇంద్రో వృత్రకం హత్వా పరాహం పరావతమగచ్చత్ అపారాధమితి మన్యమానః సోహబ్రవీత్ కరిదం వేదిష్యతీతి తే బ్రువన్ మరుతో వరం వృణామహే అథ వయం వేదామ అస్మభ్యమేవ ప్రథమకం హవిర్నిరుప్యాదా ఇతి తదేన మధ్య క్రీడన్ తత్క్రీడినాహం క్రీడిత్వం యన్మరుభ్య క్రీడిభ్య ప్రథమగం హవిర్నిరుప్యతే విజిత్యై సాగకం సౌర్యేణాభ్యదానిర్భవతి ఏతస్మిన్ వై లోక ఇంద్రో వృత్రమహన్ సమర్థ్యై ఏతబ్రాహ్మణాన్నేవ పంచ హవీగుంషి ఏతబ్రాహ్మణ అధీష ఇంద్రశ్చరుద్భవతి ఉద్ధారం వా ఏదమీంద్ర ఉదహరత వృత్రం హత్వా అన్యాసు దేవతా స్పృతి యదేష ఇంద్రశ్చరుద్భవతి ఉద్ధారమేవ సంయజమాన ఉద్ధరతే అన్యాసు ప్రజాస్మతి విశ్వకర్మణ ఏకపాదో భవతి విశ్వాన్నేవతేన కర్మాణి విజమానో వృంధే ఐశ్వదేవేన వై ప్రజాపతి ప్రజా అసజత తావరుణ ప్రఘాసేర్వరుణ పాశాదముంచత్ సాగమేధే ప్రత్యస్థాపయత్ త్ర్యంబకే రుద్రం నిరవాదయత పితృర్గేణ సువర్గం లోకమగమయత్ యద్వైశ్వదేవేన యజతే ప్రజాదేవ తద్యజమానః సృజత్ తావరుణ ప్రఘాసేర్వరుణ పాశాన్ముంచతి సాగమేధే ప్రతిష్టాపయత్ త్ర్యంబకే రుద్రం నిరవదయత్ పితృర్గేణ సువర్గం లోకం గమయతి దక్షిణత ప్రాచీనా నిర్వపతి దక్షిణావృద్ధిపితనా అనాదృత్య తత్ ఉత్తరతదేమోపవీయ నిర్వపేత్ ఉభయై దేవాశ్చ పితరశ్చేద్యంతే అథో యదేవ దక్షిణార్ధేరిశ్రయది తేన దక్షిణావత్ సోమాని పితృమతే పురోనాశకం దర్గపాలం నిర్గమతి సంవత్సరే సోమః పితృమాన్ సంవత్సరమేవ ప్రీణాది పితృభ్యో పరిహిషద్భ్యో ధానాః మాసా వే పితరో పరిహిషదః మాసానేవ ప్రీణాది యస్మిన్ భారతౌ పురుషః ప్రమీయతే సోస్యామస్మిన్ లోకే భవతి బహురూపాధానా భవంతి భవనాత్రాణామభిలిప్తే పితృభ్యోగ్నిష్పాత్రేభ్యో మంసం అర్ధమాసా వే పితరోగ్నిష్పాత్రాః అర్ధమాసానేవ ప్రీణాది అధివాణ్యాని దుగ్ధే భవతి సాధిమితే వర్త్యం దుహే యత్పూర్ణం తన్మనుష్యాణాం ఉపర్యద్ధో దేవానాం అర్ధపితృణాం అర్ధ ఉపమంథతి అర్ధో హి పితృణాం ఏకయోపమంథతి ఏకాహి పితృణాం దక్షిణోపమంథతి దక్షిణావృద్ధి పితృణాం అనారభ్యోపమంథతి తర్ధిపితేం గచ్చతి ఇమాన్ దిశం మే నిబుద్ధంతి ఉభయేహి దేవాశ్చ పితరశ్చేద్యంతే ఋతుస్రక్తిర్భవతి సర్వాహ్యనృష పితరః అఖాతా భవతి ఖాతా హి దేవానాం మధ్యతోగ్నిరాధీయతే అంతతో హి దేవానామాధీయతే వర్షీయానిద్మయుద్మాద్భవతి వ్యావృత్యై పరిశ్రయతి అంతరిహితో హి పితృలోకో మనుష్యలోకాత్ యత్పరుషిదినం తద్దేవానాం యదంతరా తన్మనుష్యానాం యత్సమూలం తత్పితృణాం సమూలం బహిర్భవతి వ్యావృత్యై దక్షిణాస్తినాది దక్షిణావృద్ధి పితృణాం తృపరియేతి తృతీరేవా ఇతో లోకే పితరః తానేవ ప్రీణాది త్రిపునః పరిణేతి షట్సంపద్యంతే షడ్వారతమః ఋతూరేవ ప్రీణాది యత్ప్రస్పరయుదాగృహీరాత్ ప్రమాణికో యజమానః స్యాత్ యన్న గృహీరాత్ అనాయతనః స్యాత్ తోష్ణేమేవన్యస్యేత్ న ప్రమాణికో భవతి నానాయతనః యత్రేన్పరిధేన్పరిదధ్యాత్ మృత్యునా యజమానం పరిగృహీరాత్ యన్న పరిదధ్యాత్ రక్షాగం చ యజ్ఞగం హన్యః తౌ పరిధే పరిదధాతి రక్షసాపవత్యై అథో మృత్యోరేవ యజమానముత్సజతి యత్రేణి త్రీణి హవేకశ్చుతా హరేదుః శ్రేయస్త్రయేకాగం సాకం ప్రమీరేరన్ ఏకైకమనోచీనాహం యుదాహరంతి ఏకైక దేవేషామన్వం చ ప్రమీయతే కశిపు కశిప వ్యాజ ఉపవర్ఘణ ఉపవర్ఘణ్యాయ ఆంజనమాంజన్యాయ అభ్యంజనమభ్యంజన్యాయ యథాభాగమేవీనాంజీనాది అగ్నే దేవేభ్య పితృభ్య సమిద్యమానాయాను బ్రూహేత్యాహ ఉభయేహి దేవాశ్చ పితరశ్చేద్యందే ఏకామన్వాహ ఏకాహి పితృణాం పితృన్వాహ తర్హి దేవానాహం ఆధారావాధారయతి యజ్ఞపరుషోరణంతరిత్యై నారిడేనం వృణీతే న హోతారం యదారిడేనం వృణీత యద్ధోతారం ప్రమాణికో యజమానః స్యాత్ ప్రమాణికో హోతా తస్మాన్న వృణీతే యజమానస్య హోతుర్గోపీచాయ అవవర్గిణ ప్రజాయతి దయావై బర్హి ప్రజా ఏవ మృత్యోనుత్సృజతి ఆజ్యభాగం విజతి యజ్ఞస్యైవ యక్షుదీనాంతరేతి ప్రాచీనావీతి సోమం యుజతి ఋతదేవత్యాహి ఏషాహుతిః పంచతత్వవద్యతి పంచహ్యేతా దేవతాః దేవపురోనువాక్యే యాజ్యా దేవతావషట్కాలః తారేవ ప్రీణాతి సంతతమవద్యతి ఋతూనాగుం సంతత్తే ప్రైవేభ్యః పూర్వజా పురోనువాక్యజాః ప్రణయతి ద్వితీయజా గమయతి యాజ్యయా తృతీయేవా ఇతో లోకే పితరః అన్నయవేనాన్ పూర్వజా పురోనువాక్యజాత్యానయతి రాత్రిరే ద్వితీయజా నైవేనాన్ యాజ్యయా గమయతి దక్షిణతో వదాయ ఉదంతరిక్రామతి వ్యావృత్యై ఆస్మధేత్యాశ్రావయతి అస్తు స్మధేతి ప్రశ్నాశ్రావయతి స స్వధానమయ్యతి వషట్కరోతి స్వధాకారో హి పితృణాం సోమగ్రే యజతి సోమప్రయాజాహి పితరః సోమం పితృమంతం యజతి సంవత్సరో వే సోమః పితృవాన్ సంవత్సరమేవ తద్యజతి పితరేన్ బహిషదో యజతి ఏ వై యజ్వానః తే పితరో బహిషదః తానేవ తద్యజతి పితరేణ్యష్వాత్తానేజతి ఏవాయజ్వానాఘమేధినః తే పితరోగ్నిష్వాత్తాః తానేవ తద్యజతి అగ్నిం గవ్యవాహనం యజతి యజేవ పితృణామగ్నిః తమేవ తద్యజతి అథో యథాగ్నిజ్ఞస్వచ్చకృతం యజతి తాదృగేవ తద్ ఏతత్తేతదగే చత్వామన్విషు దాతి తస్మాదాద్వితీయా పురుషాన్నామనుగృహ్ణంతి ఏతావంతో హేజ్యంతే అత్ర పితరో యథా భాగం మందబ్ధమిత్యాహ త్రీకాహి పితరః ప్రపంచో నిష్క్రామంతి ఏషా వే మనుష్యాణాంతికే స్వామేవ తద్ది సమనుష్క్రామంతి ఆహవనీయ ఉపతిష్టంతే నేవాస్మే తద్ధ్రువతే తత్సత్యాహవనీయే అసాన్యేతరంతి ఆతమితోనుపతిష్టంతే అగ్నిమేవోపద్రష్టారం కృత్వా ఉత్రేణ్యనిరవదయంతే అంతం వా ఏతే ప్రాణానాహం గచ్చంతి ఆతమితోనుపతిష్టంతే సుసంతృషంత్వా వయమిత్యాహ ప్రాణో వేసు సంతృగ ప్రాణమేవాత్మం దధతే యోజాన్వింద్రదేహరి ఇత్యాహ ప్రాణమేవ పునరయుక్త అక్షన్నమే వదంతహేతి గార్హవత్యముపతిష్టంతే అక్షన్నమే వదంతా సత్వోపతిష్టామహితి వా వేదనాః అమే వదంత పితరః సోమ్యాయిత్యభిప్రపద్యంతే అమే వదంత పితరో సత్వాభిప్రపద్యామహితి వా వేదనాః అవపరిషించతి మార్జయత్యేవైనాన్ అథో గర్భయత్యేవ ప్రజయా పశుభిః ఏవం వేద అవపరిహితావనో యాజౌ యజతి ప్రజావే బలిభిః ప్రజాయేవ మృత్యోరుత్సజతి ఇతరప్రయాజానయతి ద్వావనో యాజౌ షట్సంపద్యంతే షడ్వారితమః ఋతూనేవ క్రీణాతి న పద్యం వాస్తే సంయాజయంతి యత్పత్యం వాసీత యత్సంయాజయేయుః ప్రమాదికా స్యాత్ తస్మాన్నాన్వాస్తే సంయాజయంతి పత్నికైకోపీసాయ ప్రతిపూరుషమేకపాదాన్ నిర్వపతి జాతాదేవ ప్రజారుద్రాన్ నిరవదయతే ఏకమతిరిక్తం జరిష్యమాణాదేవ ప్రజారుద్రాన్ నిరవదయతే ఏకకపాలా భవంతి ఏకథైవ రుద్రం నిరవదయతే నాభిఘారయతి యదభిఘారయేత్ అంతరవచారిణకం రుద్రం కుర్యాత్ ఏకోన్ముఖేన యంతి తద్ధిరుద్రస్య భాగధేయం ఇమాన్ విషయంతి ఏషా వే రుద్రస్య దిగ్ స్వాయామేవ దిశి రుద్రం నిరవదరతే అగ్రౌశుగాయా ఆహుక్తేనాతిష్ఠత అసౌ తే పశురుదిశేర్ద్యం దిశ్యాత్ యమేవ ద్వేష్టి నమస్మే పశుం నిర్దిశతి ఏనద్విష్యాత్ ఆకుస్తే పశురుతి బ్రూయాత్ నగ్రామ్యాన్ పశూన హినస్తి నారణ్యాన్ సుదుష్పథేతి హోతి ఏకవా అగ్నీనాం వడ్డీశో నామ అగ్నివత్తేవ జుహోతి మధ్యమేన పర్ణేన జుహోతి సుర్ఘేషో ఖలు అంతమేన ఇవ హోతవ్యం అంతతదేవ రుద్రం నిరవదగతే ఏకదే రుద్రభాగ సహస్వస్రాంబికలేత్యాహ శరద్వాస్యాంబికా స్వసాహ అయా వా ఏకకినస్తి యగం హినస్తి తయేవైనకం సహశమయతి భేడజంగమయిత్యాహ యావంత ఏవ గ్రామ్యా పశవ ఏభ్యో భేషజం కరోతి అవాహంబ రుద్రమతి మహేత్యాహ ఆశమేవేతామాశాస్తేంబయ్యమహిత్యాహ మృత్యోర్ముక్షీయమామృతాదివేతదాహ ఉత్కిరంతే నరస్య లేప్సంతే మూతే గత్వా సజంతే యథా జనయ్యతే వసం కరోతి తాదృగే వదత్ ఏషదే రుద్రభాగ ఇత్యాహ నిరవత్యై అప్రదేక్షమాయంతి అపపరిషించతి రుద్రస్యాంతరిహిత్యై ప్రవాయేతే స్మాన్ లోకాక్షమంతే ఏ త్ర్యంబకైశ్చరంతి ఆదిత్యం చరం పునరే నిర్లభతి ఇయం బాలదిని అస్యామేవ ప్రతిష్ఠంతి. ఓం ఏతద్బ్రాహ్మణాన్నేవ పంచహవేగుంషి అథేంద్రాయ సునాధీరాయ పురోడాశం ద్వాదశ కపాలం నిర్లభతి. సంవత్సరో వా ఇంద్రాసునాధీన సంవత్సరే నైవాస్మాన్నమవరుంధే. వాయవ్యం పయోభవతి వాయుర్వే వృష్టే ప్రదాపయత సరేవాస్మే వృష్టిం ప్రదాపయతి. సౌర్య ఏకకపాలో భవతి సూర్యేణ వాముష్మల్లోకే వృష్టిర్ధృత సరేవాస్మే వృష్టిం నియచ్చతి. ద్వాదశకపగుంధీరం దక్షిణా సమర్థ్యై దేవాసురా సంయత్తాసన్ హే దేవా అగ్నిమబ్రువన్ ప్రజావీరేణాసురానుభవామేతి సోహబ్రవీత్. త్రేధాహమాత్మానం వికరిష్యతి సత్రేధాత్మానం వ్యకరుత. అగ్నిం తృతీయం రుద్రం తృతీయం వరుణం తృతీయం సోహబ్రవీత్. కైషం తృతీయమితి అహమిలీంద్రోబ్రవీత్. సందుసృజావహ ఇది తౌ సమసృజేతాం సైంద్రస్తురీయమభవత్. ఇంద్రస్తురీయమభవత్ అరింద్రతురీయస్యేహేంద్రతురీయత్వం తతో వి దేవాభ్యజయంత. యదీంద్రతురీయం నిరుప్యతే అభిజిత్యై బ్రహిణేనుర్దక్షిణా యద్బ్రహిణీ తేనాగ్నేయీ యద్గౌః తేన రౌద్రీ యద్ధేనుః తేనైంద్రీ యత్స్త్రీ సరీదాంత తేన వారుణీ సమృద్ధ్యై. ప్రజాపతిర్యజ్ఞమసృజత శకం షష్టగం రక్షాగస్తిఘాగం సన్ సజేతా ప్రజాపతిరాత్మనో దేవతానిరమిమీత. తాభిర్వేషలిభ్యో రక్షాగం ధి ప్రాణుదత యత్పంచావత్తీయం జుహోతి దిభ్యదేవ తద్యజమానో రక్షాగం ధి ప్రణుదత్. సమూఢగం రక్ష సందర్థగం రక్ష ఇత్యాహ రక్షాగస్తేవ సందహతి. అగ్నే రక్షోగ్నే స్వాహేత్యాహ దేవతాభ్యయమిజిజ్ఞానాభ్యో భాగేయం కరోతి. వృష్టివాహీరథో దక్షిణాసమధ్యై ఇంద్రో వృత్రగం హత్వా అసురాన్ పరాభావ్యా నముచిమాసురన్నాలభత. రగం సత్యా గృహ్ణాత్ తౌ సమలభేతాం సోస్మాదభిసునతమాభవత్. సోబ్రవీత్ సంధాగం సందధావహై అథత్వావస్రక్ష్యామి నమాదుష్కేణ నారేణ హనః అదివానక్తమితి స ఏతమపాం ఫేనమసించత్. నమాయేషుష్కో నాద్రోవ్యుష్టాసీత్ అనుదితః సూర్యః. నమాయేతన్నివారణక్తం తస్యైతస్మిల్లోకే అపాం ఫేనేన శిర ఉదవర్తయత్. తదేన మన్వవర్తత మిత్రద్రుగితి స ఏతానపామార్గాన జనయత్. తాను జుహోత్ హైర్వేష రక్షాగస్య పాహత యదపామార్గహోమో భవతి. రక్షసానుపహత్యై ఏకోన్ముఖే నయంతి తద్భిరక్షసాం భాగధేయం ఇమాం విషయంతి. ఏషా వై రక్షసాంతిక స్వాజామే దిశి రక్షాగం సిహంతి. స్వకృతగిరిణే జుహోజి ప్రదరే వాహ ఏతద్వై రక్షసామాయతనం స్వగేవాయతనే రక్షాగం సిహంతి. వర్ణమయేణ శ్రువేణ జుహోతి బ్రహ్మవై వర్ణ బ్రహ్మణే రక్షాగం జిహంతి. దేవస్యప్తాథమిత్యాహ సవితృప్రసూత ఏవ రక్షాగం జిహంతి. హరగం రక్షోపశిష్మరక్ష ఇత్యాహ రక్షతాగస్తృత్యై యద్వస్తేతద్యక్షిణా జరహత్యై రక్షసాక్షమాయంతి రక్షసామంజరిహిత్యై. ధాత్రే పురోడాశం ద్వాదశ కపాలం నిర్వపతి. సంవత్సరా వై ధాత సంవత్సరే నైవాస్మై ప్రజా ప్రజనయతి. అన్వేవాస్మానుమతిర్మన్యతే రాతే రాకా ప్రసృజనీ వాజే జనయతి. ప్రజాస్వేవ ప్రజాదాసుభుక్వా వాచం దధాతి. విషమౌగావో దక్షిణా సమృద్ధ్యై ఆజ్ఞా వైష్ణవమేకాదశ కపాలం నిర్వపతి. ఐంద్రావైష్ణవమేకాదశ కపాలం వైష్ణవంత్రిక పాలం. వీర్యం వా అగ్ని వీర్యమింద్ర వీర్యం విష్ణు ప్రజా ఏవ ప్రజాత వీర్యే ప్రతిష్టాపయతి. తస్మా ప్రజా వీర్యావతీ వామనృషభో బహిర్దక్షిణా. యద్బహి తేనాగ్నేయః యదృషభః తేనేంద్రః యద్వామనః తేన వైష్ణవః సమృద్ధ్యై అగ్నేశోమీయమేకాదశకపాలం నిర్వపతి ఇంద్రాశోమీయమేకాదశకపాలం సౌమ్యంచనం సోమావేరతోషాః అగ్నిః ప్రజానాం ప్రజనయత వృద్ధానామింద్రః ప్రజాపయత సోమగేవాస్మైరేతో దధాతి అగ్నిః ప్రజాం ప్రజనయతి వృద్ధామింద్రః ప్రయచ్చతి బభ్రుర్దక్షిణా సమృద్ధ్యై సోమాపౌష్ణం చరం నిర్వపతి ఐంద్రాపౌష్ణం చరం సోమో వీరేతోషాః ఊషా పశూనాం ప్రజనయత వృద్ధానామింద్రః ప్రజాపయత సోమగేవాస్మైరేతో దధాతి ఊషా పశూన్ ప్రజనయతి వృద్ధానింద్రః ప్రయచ్చతి పౌష్ణశ్చరుద్భవతి యం వై పూషా అస్యామేవ ప్రతిష్ఠతి శ్యామో దక్షిణా సమృద్ధ్యై బహు వై పురుషో మేధ్యముపగచ్చతి వైశ్వానరం ద్వాదశకపాలం నిర్వపతి సంవత్సరో వా అగ్నిర్వైశ్వానర సంవత్సరేణైవైనగ్నిస్పదయతి హిరణ్యం దక్షిణా పవిత్రం వై హిరణ్యం పునాత్వైనం బహువీరాజన్యోదృతం కరోతి ఉపజామ్మే హరతే జ్ఞాతిబ్రాహ్మణం వదత్యజతం హరతే ఖలు వే క్రియమాణే వరుణా గృహ్ణాతి వార్ణ్యమయం చరుణ్ నిర్వపతి వరుణపాశాదేవైనం ముంచతి అశ్వో దక్షిణా వారుణో హి దేవతయా అశ్వసమృద్ధ్యై రత్నామేతాని హవేగంషి భవంతి ఏతే వే రాష్ట్రస్య ప్రదాతారః ఏతే ప్రదాతారః దేవ రాష్ట్రస్య ప్రదాతారః ఏ ప్రదాతారః తదేవాస్మై రాష్ట్రం ప్రయచ్చంతి రాష్ట్రమే భవతి యత్సమాహృత్య నిర్వపేద్ అరత్తినస్యః యథాయసం నిర్వపచరత్నిత్తాయ యత్సద్యో నిర్వపేద్ యావదే మేఘేణ హవిషా సుషమవరుంధె తావదేవరుంధీత అన్వహన్ నిర్వపతి భూయసే మేవాశిషమవరుంధె భూయసా యజ్ఞక్రతోనుపైతి వాచస్పత్యం చరణ్ నిర్వపతి బ్రహ్మణా గృహే ముఖదేవాస్మై బ్రహ్మ దగ్గశ్యతి అసో బ్రహ్మన్నేవ క్షత్రమన్వారంభయతి శితపృష్ఠో దక్షిణా సమర్థ్యై ఐంద్రమేకాదశకపాలకూరాజన్యస్ గృహే ఇంద్రియమేవారుంధే ఋషభో దక్షిణా సమర్థ్యై ఆదిత్యం చరం మహిష్యే గృహే యం వా అదితి అస్యామేవ ప్రతిష్టతి ధేనుర్దక్షిణా సమర్థ్యై భగాయుధం వాతాయే గృహే భగమేవాస్మిన్ దధాతి విచిత్రగర్భాపష్టౌ హి దక్షిణా సమర్థ్యై నైరంతరం పరివృత్తే గృహే కృష్ణానాం వ్రీహీణాన్ నషడద్భిన్నం పాపమానమేవ నిర్వదయతే కృష్ణాకూటా దక్షిణా సమర్థ్యై ఆగ్నేయమష్టాకపాలకం సేనాన్యో గృహే సేనామేవాస్య సగ్గశ్యతి హిరణ్యం దక్షిణా సమర్థ్యై వారుణం దశకపాలకం సూతస్య గృహే వరుణసవమేవారుంధే మహాయష్టో దక్షిణా సమర్థ్యై మాతరం సప్తకపాలం గ్రామన్యో గృహే అన్నం వై మరుత అన్నమేవారుంధే తృష్ట్యర్దక్షిణా సమర్థ్యై సావిత్రం ద్వాదశకపాలం క్షత్రుగృహే ప్రసూహోత్యై ఉపధ్వస్తో దక్షిణా సమర్థ్యై ఆశ్వినందికపాలకం సంగ్రహేతుర్గృహే అశ్విన ఉభై దేవానాం భిరజౌ తాభ్యామేవాస్మై భేదం కరోతి సవాత్యో దక్షిణా సమర్థ్యై పౌష్టం చరం భాగదృఢస్య గృహే అన్నం వే పూషా అన్నమేవారుంధే శ్యామో దక్షిణా సమర్థ్యై రౌద్రంగా వేషుకం జలమక్షా పాపస్య గృహే అంతతగే రుద్రం నిరపదయతే సఫల ఉద్వారో దక్షిణా సమర్థ్యై ద్వాదశేతాని హవేగంషి భవంతి ద్వాదశమాసాః సంవత్సర సంవత్సరే నైవాస్మై రాష్ట్రమవరుంధే రాష్ట్రమే భవతి ఎన్న ప్రతినిర్వపేద్ రద్రిణ ఆశిషోపరుంధీరన్ ప్రతినిర్వపతి ఇంద్రాయ సూత్రాన్నే పురోటాశమేకాదశకపాలం ఇంద్రాయాగం హోముచే ఆశిష ఏవావరుంధే అయన్నో రాజా వృత్రః రాజా భూత్వా వృత్రం వృద్ధాదిత్యాః ఆశిషమేవైతామాశాస్తే మైత్రాపాదిహస్పత్యం భవతి శ్వేతాయై శ్వేతమత్సాయై దుగ్ధే పాదిహస్పత్యే మైత్రమపి దధాతి బ్రహ్మదైవాస్మై క్షత్రం చ సమీచే దధాతి అథో బ్రహ్మణ్యేవ క్షత్రం ప్రతిష్టాపయతి పాదిహస్పత్యేన పూర్వేణ ప్రచరతి ముఖదయేవాస్మై బ్రహ్మదగ్గశ్యతి అథో బ్రహ్మణ్యేవ క్షత్రమన్వారంభయతి స్వయం కృతావేదద్భవతి స్వయం దినం బలిః స్వయం కృత యుద్ధ అనభిజితస్యాభిజిత్యై తస్మాద్రాజ్ఞామరణ్యమభిజితం సైవ శ్వేతా శ్వేతవత్సా దక్షిణా సమలభ్యై.